35 ఆ విచారానికి ఔషధం సద్విచారణే. లీలా మాత, నువ్వు చెప్పిన సమన్వయం బాగుంది. మేమంతా ఈ ద్వైత భ్రాంతిలో పడికొట్టుకుంటున్నాం కదా. ఈ ద్వైతాద్వైత వికల్పాలలో మమ్మల్ని పడేసి ఇంతకాలం నుంచి గెలగెల తిప్పుతున్నవాడు ఎవడు? సరస్వతీదేవి లీలా, ఎవరూ కాదు. నీ అవిచారమే. అవిచారమంటే సరిగా విచారణ చెయ్యకుండా ఉండటం. అవివేకం అన్నమాట. అవిద్య అని కూడా చెప్పవచ్చు. ఇది అవిచారం వల్ల పుట్టింది కనుక దీనికి విరుగుడు విచారమే. బాగా విచారణ చేస్తే ఏమి తేలుతుందంటే, విచారము విచారము, అవిద్య ఈ విద్య, బంధము మోక్షము ఇవి ఏవీ లేవని తెలుస్తుంది. లీలా, ఇక నీవు సద్విచారణ ప్రారంభించు. నీకు త్వరలోనే నిర్వికల్ప సమాధి స్థిరపడి సంసారానికి విత్తనాల వంటివైనా రాగద్వేషాలు నశిస్తాయి. నీకు నిర్వికల్ప సమాధి స్థిరపడుతుంది. లీలా, మరో విషయం కూడా ఉంది, జాగ్రత్తగా విను. మెలకువ వచ్చింది, ఇప్పటిదాకా కనిపించింది కళ అని తెలిసింది. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచం ఏమైంది? ఆ స్వప్నదేహం ఏమైంది? లేనివే అని తేలిపోయింది. అలాగే తత్వజ్ఞానం కలిగి వాసనలు క్షీణిస్తే ఈ జాగ్రత్తం కూడా లేనిదే అయిపోతుంది. స్వప్నదేహం పోయిన తరువాత ఈ స్థూలదేహం కనిపిస్తుంది. అలాగే ఈ జాగ్రత్తేహ భావన నశించాక ఆతివాహిక దేహం కనిపిస్తుంది. స్వప్నే నిర్వాసన బీజే యథోదేతి సుషుప్తత, జాగ్రత్యవాసన బీజే తథోదేతి విముక్తత. ఉడుట్ప్రడోట్స 22:4 ఆయసర్వ్ 44. స్వప్నవాసనలన్నీ తొలగిపోతే సుషుప్తి వస్తుంది. జాగ్రత్వాసనలన్నీ నశించిపోతే ముక్తి లభిస్తుంది. లీలా, ఇక్కడ నీకు కొన్ని నిర్వచనాలు తెలియటం మంచిది. వాసనలు చెలరెగుతున్న నిద్రే స్వప్నం, వాసనలు అణగారిన నిద్రే సుషుప్తి 1, 2, 3. వాసనలు అణగారిన జాగ్రత్ పేరు మూర్ఛ లేక మోహం. 4. వాసనలు పూర్తిగా సమూలంగా నశించిన స్థితి పేరు తురియం. ఈ స్థితి తత్వజ్ఞానం వల్ల కలుగుతుంది. 5, 6. ఈ స్థితిలో ఉండి జీవించి ఉన్నవారిని జీవన్ముక్తులంటారు. ఈ స్థితి ముక్తులు కానివారికి తెలీదు. జీవన్ముక్తుల మనస్సే ఆతివాహిక మనస్సుగా మారుతుంది. ఇలాంటి మనస్సే ఇతర సృష్టిలలోని మనస్సులతోనూ, ఇతర జన్మలలోని మనస్సులతోనూ, సిద్ధులతోనూ, దేవతలతోనూ కలిసిపోగలుగుతుంది. కనుక లీలా, వాసనాక్షయం కోసం ప్రయత్నించు. అప్పుడు జీవన్ముక్తురాలవుతావు. అప్పుడు చిన్మయ శరీరం పొందుతావు. అప్పుడు నాతో కలిసి లోకాంతరాలకు రాగలుగుతావు. దీనికి భిన్నంగా ఎవరు వరమిచ్చినా జరగదు, ఎవరు శాపమిచ్చినా జరగదు. లీలా, మరో ముఖ్య విషయం విను. మరణం తరువాత ప్రతిజీవికి ఆతివాహిక దేహం వస్తుంది. దాంతోనే వాళ్లు ఇతర లోకాలకు వెళతారు. కాని వాళ్లే దాన్ని గుర్తించలేరు. ఇక వాళ్ల బంధువులేం గుర్తిస్తారు? వాళ్లు ఈ శవాన్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటారు.